నేనంటే కోపమా అందమా తెలుగింటి దీపమా వెలుగంటి రూపమా నేనంటే కోపమా నీ అందమే నాకు ఆలాపన చిరునవ్వే చేమంతిగా విరదల్లే హేమంతమా మునుపెరుగని ఏ బంధాలో ముడుపులు ఇచ్చావు బాల శృంగారమాల అరవిచ్చే అందాలతో మనసిచ్చే మందారమా కలలను పరచి హృదయాన్ని కలవరపరిచావు భామా రాశాడే బ్రహ్మ నీ కోసమే తీపి ఆవేదన ఐ లవ్ యు ఐ లవ్ యు ఐ లవ్ యు అందమా తెలుగింటి దీపమా వెలుగంటి రూపమా నేనంటే కోపమా హరివిల్లు అందాలతో ఎదురొచ్చే ఆకాశమా తొలకరిదల్లై గుండెల్లో అలజడి పెంచావు ప్రేమే నాకున్న ధీమా రవివర్మ చిత్రానివు నవహంపి శిల్పానివు మదనుడు వేసే బాణల్లా మనసును గిచ్చావు గుమ్మా పాపు బొమ్మ ఈ గీతమే నీకు ఆరాధన అలవ్ యు ఓ దమా తెలుగింటి దీపమా వెలుగంటి రూపమా నేనంటే కోపమా I love you, I love you, I love you.